మౌనం ఈ విడియం ఇదేనా తెలియ కానుక ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక ఈ మౌనం ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక ఈ మౌనం ఈ విడియం ఇదేనా తెలియ కానుక ఈ మౌనం మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతికా ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక ఈ మౌనం ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక ఎంత ఎడమైతే అంత తీపి కలయిక ఈ మౌనం ఈ విడియం ఇదేనా తెలియ కానుక ఈ మౌనం.